కృష్ణ యజుర్వేదాంతర్గత 9 కాలాగ్ని రుద్రోపనిషత్ భస్మ త్రిపుండ్ర ధారణాయోగము శ్లోక తాత్పర్య పుష్పం బ్రహ్మజ్ఞానోపాయతయా యద్విభూతః ప్రకీర్తితా తమహం కాలాగ్నిరుద్రం భజతాం స్వాత్మదం భజే. శ్లోక బ్రహ్మజ్ఞాన ఉపాయతయా యద్విభూతః ప్రకీర్తితా తమ్ అహం కాలాగ్ని రుద్రం భజతాం స్వాత్మపదం భజే. ఏ విభూతరూపుడైతే బ్రహ్మజ్ఞానమునకు ఉపాయముగా బ్రహ్మజ్ఞులచే ప్రకీర్తించబడుచున్నారో అట్టి మహత్తరుడగు స్వాత్మపదమును ప్రసాదించు కాలాగ్ని రుద్ర భగవానుని భజించుచున్నాను. ఓం కాలాగ్ని రుద్రాయ నమః. సంవర్తికోగ్ని రుషే నమః. ఓం సనత్కుమారాయ నమః. ఓం అథ కాలాగ్నిరుద్రోపనిషద. సంవర్తకోగ్నిరరుషరనుష్టుప్ఛంద. శ్రీకాళాగ్నిరుద్రో దేవత. శ్రీకాళాగ్నిరుద్ర ప్రీత్యర్థే భస్మ త్రిపుండధారణే వినియోగః. ఓం 1 అథ కాళాగ్ని రుద్రోపనిషదః. సంవర్తకోగ్ని ఋష్యః అనుష్టుప్ఛందః. శ్రీకాళాగ్ని రుద్రో దేవత. శ్రీకాళాగ్ని రుద్ర ప్రీత్యర్థే భస్మ త్రిపుండ్రధారణే వినియోగః. త్రిపుండ్రధారణ విధిని నిర్వచించు ఈ కాళాగ్ని రుద్రోపనిషత్కు. ఋషి సంవర్తికోగ్ని ఋషిభ్యోం నమో నమః. ఛందస్సు అనుష్టుప్. దేవత శ్రీకాళాగ్నిరుద్రుడు. శ్రీకాళాగ్నిరుద్ర భగవానుని ప్రీతి కొరకు మరియు ఓంకార రూపుడగు ఆ పరమాత్మ యొక్క అనుగ్రహము కొరకే ఆశ్రయించబడుచున్నట్టి భస్మ త్రిపుండ్ర ధారణము వినియోగము. అథ కాళాగ్నిరుద్రం భగవంతం సనత్కుమారః పప్రచ్ఛ. ఓం అథ కాళాగ్నిరుద్రం భగవంతం సనత్కుమారః పప్రచ్ఛ. బ్రహ్మమానసపుత్రుడగు సనత్కుమారుడు ఒకసారి భగవంతుడగు కాళాగ్ని రుద్ర భగవానునికి ప్రణామము సమర్పించి ఈ విధంగా పరిప్రశ్నించసాగారు. అధీహి భగవన్ స్త్రిపుండ్ర విధిం సతత్వం. కిం ద్రవ్యం కేయత్ స్థానం కతి ప్రమాణం కా రేఖ. కే మంత్రాః కా శక్త్యః కిం దైవతం. కః కర్తా కిం ఫలమితి చ. 2 అధీహి భగవన్ త్రిపుండ్ర విధిం సతత్వం. కిం ద్రవ్యం, కియత్ స్థానం, కతి ప్రమాణం, కా రేఖాః, కే మంత్రాః, కా శక్త్యః, కిం దైవతం, కః కర్తా, కిం ఫలం ఇతి చ. హే కాళాగ్ని రుద్ర భగవాన్, తత్వార్థపూరితమైన విభూతి ధారణకు సంబంధించిన త్రిపుండ్ర విధి గురించి దయతో వివరించండి. అట్టి త్రిపుండ్ర ధారణ విధికి సంబంధించిన ద్రవ్యము ఏది? అద్దాని స్థానము ఏయది? ప్రమాణము ఎంత? రేఖలు ఎట్టివి? పఠించవలసిన మంత్రము ఏది? అద్దాని శక్తి ఎటువంటిది? అట్టి విధికి దేవత ఎవరు? కర్త ఎవరు? ఫలము ఏదై ఉన్నది? సరివరణగా నాకు బోధించ ప్రార్థన. తం హోవాచ భగవాన్ కాళాగ్నిరుద్ర. యద్రవ్యం తదాగ్నేయం భస్మ. సద్యోజాతాదిపంచబ్రహ్మమంత్రై. పరిగృహ్యాగ్నిరితి భస్మ వాయురితి భస్మ జలమితి భస్మ స్థలమితి భస్మ వ్యోమేతి భస్మేత్యనేనాభిమంత్రియ. తం హోవాచ భగవాన్ కాళాగ్ని రుద్రః. యత్ ద్రవ్యం తత్ ఆగ్నేయం భస్మ. సద్యోజత ఆది పంచబ్రహ్మ మంత్రయః పరిగృహ్య. అగ్నిరితి భస్మ, వాయురితి భస్మ, వ్యోమేతి భస్మ, జలమితి భస్మ, స్థలమితి భస్మ ఇతి అనేన అభిమంత్రియ. కాలాగ్ని రుద్రభగవానుడు త్రిపుండ్ర ధారణ విధికి ద్రవ్యము అగ్నిచే రూపము దిద్దుకొన్నట్టి భస్మము విభూతిని పరిగ్రహించుచున్నప్పుడు పంచబ్రహ్మమంత్రములను పఠిస్తూ గ్రహించాలి. సత్యోజాతం ప్రపద్యామి మొదలుకొని గల 5 మంత్రములను పఠిస్తూ అగ్ని భస్మమును తయారు చేయాలి. అభిమంత్రణ జలముతో తడుపుచు అగ్నిరితి భస్మ, వాయురితి భస్మ, వ్యోమేతి భస్మ, జలమితి భస్మ, స్థలమితి భస్మ అని ఆ భస్మమును అభిమంత్రించాలి. మానస్తోక ఇతి సముద్ధృత్య మానో మహాంతమితి జలేన సంసృజ్య త్రియాయిషమితి శిరోలలాటవక్షస్కంధేషు త్రియాశస్త్యంబకైస్త్రిశక్తిభిస్తిర్యక్తిస్రో రేఖాః ప్రకుర్వితా వ్రతమేతచ్ఛాంభవం సర్వేషు దేవేషు వేదవాదిభిరుక్తం భవతి తస్మాత్ తత్సమాచరేన్ ముముక్షుర్న పునర్భవాయ మానస్తోక ఇతి సముద్ధృత్య మానవ మహాంతం ఇతి జలేన సంసృజ్య త్రియాయిషం ఇతి శిరో లలాటవక్షః స్కంధేషు త్రియాయిషయః త్ర్యంబకైః త్రిశక్తిభ్యః తిర్యక్ తిస్రో రేఖాః ప్రకుర్విత మానస్తో కే తనే మాన ఆయుషి మానో గోషు మానో అశ్వేశురీరిషః వీరాన్మాన రుద్రభామితో వధేహ హవిష్మంతో నమసా విధేమతే అను మంత్రము చెప్పుచు భస్మమును చేతులతో రాసుకొని మానో మహాంతం ఉతమానో అర్భకమ్మాన ఉక్షంతం ఉతమాన ఉక్షితం మానో అవధేహ పితరం మోత మాతరం ప్రియా మానః తనువో రుద్రరీరిషః అను మంత్రమును జపిస్తూ జలముతో ఆ భస్మమును తడపాలి. త్రియాయిషం జమదగ్నేః కశ్యపస్య త్రియాయిషం యద్దేవానాం త్రియాయిషం తత్మే తన్మే అస్తు త్రియాయిషం అనే మంత్రము చదువుచూ శిరస్సు ముఖము రొమ్ముభుజములపై త్రియాయిషములతో త్ర్యంబకములతో త్రిశక్తులతో అడ్డముగా 3 రేఖలు వ్రాయాలి. వ్రతం ఏతత్ సాంభవం సర్వేషు వేదేషు వేదవాదిభ్యః ఉక్తం భవతి తస్మాత్ తత్ సమాచరేత్ ముముక్షుః న పునః భవాయ. సాంభవము అనబడే ఈ త్రిపుండ్రధారణ విధి 4 వేదములలోను చెప్పబడినదే వేదవాదులచే ముముక్షువులకు సాధనదీక్షగా బోధించబడుతోంది. ఇట్టి సాంభవ త్రిపుండ్ర ధారణ త్రిరేఖా భస్మలేపన విధిని వ్రతముగా ఎవ్వరూ శ్రద్ధతో ఆచరిస్తూ మంత్రముగ్ధంగా త్రిరేఖా భస్మధారణ చేస్తూ ఉంటారో వారు వారికి శ్రద్ధ పట్టుదలలు తోడుకాగా పునర్జన్మరహితులు అగుచున్నారు. అథ సనత్కుమారః పప్రచ్ఛ ప్రమాణమస్య త్రిపుండ్రధారణస్య త్రిధా రేఖ భవత్యాలలాటాదాచక్షుషోరామూర్ధనోరాభ్రువోర్మధ్యతశ్చ 3 అధ సనత్కుమారః పప్రచ్ఛ ప్రమాణం అస్య త్రిపుండ్రధారణస్య త్రిథా రేఖా భవంతి ఆ లలాటాత్ ఆ చక్షుషోః ఆ మూర్ధ్నో భ్రువోః మధ్యతశ్చ. శ్రీ సనత్కుమారుడు, పరిమాణము త్రిపుండ్రధారణకు ప్రమాణము ఏది? అడ్డముగా భస్మరేఖలు ఎంతవరకు పొడుగుగా ధరించాలి? వాటి వైదాంతిక ఆధ్యాత్మిక అర్థములు ఎట్లా ఎరిగి ఉండాలి? కాలాగ్ని రుద్ర భగవానుడు సద్యోజాతాది పంచమంత్రములు 1 సద్యోజాతం ప్రపద్యమి సద్యోజాతాయ వై నమో నమః భవే భవేన అతి భవే భవస్వమా భవోద్భవాయ నమః 2 వామదేవాయ నమో జ్యేష్ఠాయ నమః శ్రేష్ఠాయ నమో రుద్రాయ నమః కాలాయ నమః కలవికరణాయ నమో బలవికరణాయ నమో బలాయ నమో బలప్రమథనాయ నమః. సర్వభూత దమనాయ నమోహ మనో ఉన్మనాయ నమః. మూడు అఘోరేభ్యో అథ ఘోరేభ్యో ఘోరఘోరతరేభ్యః సర్వేభ్యః సర్వ సర్వేభ్యో నమస్తే అస్తు రుద్రరూపేభ్యః. నాలుగు తత్పురుషాయ విద్మహే మహాదేవాయ ధీమహి తన్నో రుద్రః ప్రచోదయా. ఐదు ఈశానః సర్వవిద్యానాం ఈశ్వరః సర్వభూతానాం బ్రహ్మాధిపతయః బ్రహ్మణేయధిపతి బ్రహ్మ శివో మే అస్తు సదాశివ ఓం. ఈ ఐదు మంత్రములతో విభూతిని గ్రహించాలి. త్రిపుండ్రధారణ విధిలో మూడు రేఖలు. లలాటము నుదురు చివరి వరకుగాని కనుబొమ్మల చివరలను కలుపుచూపై భాగమంతాగాని కనుల స్థానము వరకుగాని మూధ్ని కనుబొమ్మలకు పై ప్రదేశములోగాని భ్రూమధ్య ప్రదేశంలోగాని భస్మము విభూతి ధారణ చేయాలి. యాస్య ప్రథమా రేఖా సాగాహపతేశ్చకారో రజోభూర్లోకః స్వాత్మా క్రియాశక్తిర్గ్వేద ప్రాతః సవనం మహేశ్వరో దేవతేతి యాస్య ప్రథమా రేఖా సాగార్హపత్యశ్చ అకారో రజో భూః లోక ఆత్మా క్రియాశక్తయః. ఋగ్వేదః ప్రాతః సవనం మహేశ్వరో దేవతా ఇతి అట్టి త్రిపుండ్రము యొక్క ప్రథమా ఒకటి రేఖ యజ్ఞ యాగములలో మొట్టమొదటి అయినట్టి గార్హాపత్యాగ్ని రూపము. ఓంకార ప్రణవములోని మొదటిది అయినట్టి అకారము. త్రిగుణములలోని రజోగుణ సంజ్ఞ భూలోకము భూలోకము ఆత్మ యొక్క క్రియాశక్తి పార్వతి. ఋగ్వేదము ఋక్కుల మంత్రసారాంశములు. ప్రాతః సవనం ఉదయకాలపు ప్రార్థన సృష్టి ప్రారంభ ధ్యానోపాసన దేవత మహేశ్వరుడు. యాస్య ద్వితీయ రేఖ సా దక్షిణాగ్నిర్కార సత్వమంతరిక్షమంతరాత్మా చేచ్ఛాసక్తిర్యజుర్వేదో మాధ్యందినం సవనం సదాశివో దేవతేతి. నాలుగు యా అస్య ద్వితీయ రేఖ సా దక్షిణాగ్న్యః ఉకారః సత్వం అంతరిక్షం అంతరాత్మ ఇచ్ఛాశక్త్యః యజుర్వేదో మధ్యం దినం సవనం సదాశివో దేవతా ఇతి. ద్వితీయ రెండు వ రేఖ ఏమై ఉన్నది? యజ్ఞయగములలో వెలిగించబడే దక్షిణాగ్ని, ప్రణవములో రెండవ అక్షరమగు ఉకారము, గుణము సత్వగుణము లోకము అంతరిక్షము, అంతరాత్మ యొక్క ఇచ్ఛాశక్తి సరస్వతి, యజుర్వేద యజస్సుల ఉపాసన, కాలము మధ్యాహ్న కాలపు సవనము ప్రార్థన, దేవత సదాశివుడు సదాశివోపాసన. యాస్య తృతీయ రేఖ సాహవనియో మకారస్థమో ద్యౌర్లోకః పరమాత్మా జ్ఞానశక్త్యః సామవేదస్తృతీయస్వనం మహాదేవో దేవతేతి. ఐదుయా అస్య తృతీయ రేఖ సాహవనియో మకారః తమో ద్యోహలోకః పరమాత్మా జ్ఞానశక్త్యః సామవేదః తృతీయ సవనం మహాదేవో దేవత ఇతి. త్రిపుండ్రములోని తృతీయ మూడవ రేఖ ఏదై ఉన్నది? ఆహనీయాగ్నికి సంజ మహిమ విధి. ప్రణవములోని మూడవదగు మకారము, గుణము తమోగుణము, లోకము దివి ద్యౌ లోకము దేవలోకము, స్వరూపము పరమాత్మ, శక్తి జ్ఞానశక్తి లక్ష్మి, సామవేద సవనము, సాయంకాలోపాసన, దేవత మహాదేవుడు. ఏవం త్రిపుండ్రవిధిం భస్మనా కరోతి. యో విద్వాన్ బ్రహ్మచారీ గృహీ వానప్రస్థో యతిర్వా స మహాపాతకోపపాతకేభ్య పూతో భవతి. ఏవం త్రిపుండ్రం విధిం భస్మనా కరోతి. యో విద్వాన్ బ్రహ్మచారీ గృహి వానప్రస్థో యతిర్వా స మహాపాతక ఉపపాతకేభ్యః పూతో భవతి. ఈ విధంగా త్రిపుండ్ర భస్మధారణను విధిఉపాసనాపూర్వకంగా మంత్రోచ్చారణతో నిర్వర్తిస్తూ ఎవరు ఉంటారో అతడు విద్వాంసుడు, పాండిత్యము సముపార్జించువాడు కాగలడు. అతడు బ్రహ్మచారిగాని, గృహస్థుడుగాని, వానప్రస్థుడుగాని, యతిగాని, ఏ ఆశ్రమంలో ఉన్నవాడైనా కూడా, మహాపాతక ఉపపాతములు చేసినవాడు కూడా పవిత్రుడు కాగలడు. స సర్వేషు తీర్థేషు స్నాతో భవతి. స సర్వాన్వేదానధితో భవతి. స సర్వాన్దేవాంజాతో భవతి. స సతతం సకలరుద్రమంత్రజాపీ భవతి. స సకల భోగాన్ భుంక్తే దేహం త్యక్త్వా శివసాయుజ్యమేతి న స పునరావర్తతే న స పునరావర్తత ఇత్యాహ భగవాన్ కాలాగ్నిరుద్ర. స సర్వేషు తీర్థేషు స్నాతో భవతి. స సర్వాన్ వేదాన్ అధీతో భవతి. స సర్వాన్ దేవాన్ జ్ఞాతో భవతి. స సతతం సకల రుద్రమంత్ర జాపీ భవతి. స సకల భోగాన్ భుంక్తే దేహం త్యక్త్వా శివ సాయుజ్యం ఏతి న స పునరావర్తతే న స పునరావర్తత ఇతి ఆహ భగవాన్ కాలాగ్నిరుద్రః. యస్తు ఏతత్వాధితే సో ఆపి ఏవమేవ భవతి ఇతి ఓం సత్యం. సర్వతీర్థములలో స్నానము చేసిన పుణ్యము పొందగలడు. అన్ని వేదముల అధ్యయనము చేసిన ఉత్తమ ఫలము సముపార్జించుకోగలడు. సర్వదేవతల తత్వమును ఎరిగినవాడు వగుచున్నాడు. ఎల్లప్పుడు రుద్రమంత్రము చదివితే లభించగల ఫలము త్రిపుండ్రధారణ విధిని అభ్యసించువాడు పొందుచున్నాడు. ఇహమునందు సకల భోగములు అనుభవిస్తూ దేహానంతరము శివసాయుజ్యము పొందుచున్నాడు. ఇక అతనికి పునరావృత్తి దోషము ఉండదు. ఆ బ్రహ్మభువనాల్లోక పునరావృత్తి పొందుచున్న ఈ జీవుడు త్రిపుండ్ర భస్మధారణా విధిచే పునరావృత్తి దోషము నుండి పునీతుడు కాగలడు. ఈ విధంగా కాలాగ్నిరుద్ర భగవానుడు శంకర భగవత్ విభూతియుక్తమగు త్రిపుండ్రధారణ విశేషాలు వివరించారు. ఎవ్వరూ ఈ కాలాగ్ని రుద్రోపనిషత్ అధ్యయనము చేస్తారో వారు కూడా త్రిపుండ్ర విభూతి విధి యొక్క ఫలము పొందుచున్నారు. ఇది సత్యము. ఇతి కాలాగ్నిరుద్రోపనిషత్. ఓం శాంతియః శాంతియః శాంతియః.